శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయము 4.1. ప్రథమ బ్రాహ్మణము అజాతశత్రు బ్రాహ్మణము బలాకి అనే మునీశ్వరుని కుమారుడు బాలాకి. ఆయన వ్యావహారిక నామము గార్గ్యుడు. ఆ గార్గ్యునికి తన బ్రహ్మోపాసన పరిజ్ఞానమును పాఠ్యాంశముగాను ఉపాసనావిధిగాను ఒక మహారాజుకు బోధించి తద్వారా తన ఆశ్రమమునకు గోవులను సంపాదించుకోవాలనే యోచన వచ్చింది. ఒకానొకరోజు ఆ గార్గ్యుడు కాశీరాజు అగు అజాతశత్రువును చూడటానికి వెళ్లారు. రాజు ఆ మునిని సాదరముగా ఆహ్వానించి అతిథి మర్యాదలు సమర్పించారు. అజాతశత్రు రాజు, ఓ బలాక మునిపుత్ర, బాలాకి, గార్గేయ, మీకు సుస్వాగతము. ఆశ్రమవాసులకు మీసేవ చేయుటకు సిద్ధముగా ఉన్నాను. దయచేసి నేను ఏమీ సేవ చేయగలనో ఆజ్ఞాపించండి. గార్గ్యముని మహారాజా, మీరు జ్ఞానదృష్టి కలవారు, కనుకనే ఇంతటి నిరహంకారము కలిగి ఉన్నారు. ఆశ్రమవాసులమగు మా పట్ల ఆప్యాయత ప్రదర్శించుచున్నారు. మా పితృదేవులగు బలాక మునీంద్రుల వద్ద మేము ఎరిగిన పరబ్రహ్మము ఆత్మోపాసనావిధి ఈ విధానము విషయమే మీతో కొన్ని విషయాలు సూచనలుగా ముచ్చటించాలనుకుంటున్నాను. జ్ఞానదృష్టితో ఆత్మతత్వము గురించి సంభాషించుకోవటము సర్వశ్రేయము కదా. అజాతశత్రు రాజు, ఓ ముని కుమార, మహనీయ, గార్గ్యముని, అవును, పరబ్రహ్మము గురించి చెప్పుకోవటము కంటే శ్రేయోదాయకము మరింకేముంటుంది? తప్పక చెప్పండి, నేను వినటానికి సిద్ధముగా ఉన్నాను స్వామి. ఇంకొక విషయము కూడా, అనేకమంది ఆశ్రమవాసులగు మునులు, తత్వజ్ఞులు వింధ్య హిమాలయాలలోనూ పవిత్ర ప్రదేశములలోనూ నివసించు తపస్సు చేసుకొను తదితర మహనీయులు చాలామంది మేము కర్మయోగ్యగు జనక మహారాజును దర్శిస్తాము అని జనకుని సభకు వేయించేస్తూ ఉంటారు. వారి ఆత్మతత్వానుభవ విశేషాలను ప్రవచిస్తూ సభలో ఉపన్యసిస్తూ ఉండటము, శ్రీ జనక మహారాజు సత్సంగ సభలను జరిపిస్తూ ఉండటము మామూలుగా పరిపాటి. ఈరోజు ఈ కాశీరాజ్యానికి వచ్చి పరబ్రహ్మము నాకు సంబంధించిన ఉపాసన గురించి సంభాషించ సిద్ధపడటము నాకు చాలా సంతోషము. మీరు నన్ను విదేహరాజగు జనకునితో సమానముగా, శ్రోతగా, దాతగా కూడా సన్మానిస్తున్నట్లుగా భావిస్తున్నాను. ఈ సంతోష సమయములో మీ ఆశ్రమమునకు 1000 గోవులను భక్తిపూర్వకంగా సమర్పణ చేస్తున్నాను. దయతో స్వీకరించ ప్రార్థన. ఇప్పుడిక సుఖాసీనులే పరబ్రహ్మతత్వము యొక్క తత్వోపాసన గురించి మీరు చెప్పాలనుకున్న విశేషాలు మాపై దయతో సెలవీయండి. నేను, మా మంత్రివర్యులు, సభికులు, మేమందరము వినటానికి సముత్సాహులమై ఉన్నాము. గార్గ్యుడు, ఓ రాజా, నేను చెప్పుచున్న విషయమునకు ఏమైనా అనుబంధముగా చెప్పదలుచుకుంటే మీరుగాని మీ మంత్రులుగాని మీమీ ఉపాసనల గురించి కూడా చెప్పవచ్చును. ఇక వినండి, నేను ఎవరిని ఏమని ఉపాసిస్తున్నానో చెప్పుతాను. మీరు ఏ రీతిగా ఉపాసిస్తున్నారో కూడా మీరు చెప్పండి. ఇది మనపట్ల అత్యుత్తమమగు సత్సంగమగుగాక. ఆదిత్య పురుష బ్రహ్మము, యా ఏవ ఆసావాదిత్యే పురుష ఏతమేవ అహం బ్రహ్మోపాస ఇతి. ఓ అజాతశత్రు మహారాజా, ఏ పురుషకారము లేక పురుషుడు ఆదిత్య మండలమంతా తన తేజస్సుతో నింపి ఉంచుచున్నారో ఆ మహామహనీయుడే జగత్తునంతా వెలుగుతో నింపుచున్నారు కాబట్టి నేను బ్రహ్మమును సిద్ధించుకోవటానికే ఆ సూర్యభగవానుని ఉపాసిస్తున్నాను. ఎందుకంటారా? వినండి, ఆ సూర్యమండలమునందు ఈ కంటియందు కూడా ఏవ ఆసావాదిత్యే చక్షుషిచ ఏకో అభిమాని ఉన్న అభిమాని ఒక్కడే. ఆయనయే కంటిద్వారా హృదయంలో కూడా ప్రవేశించి నేను భోక్తను, నేను కర్తను అనుభావన కలిగి ఉన్నారు కూడా. అందుచేతనే నేను ఆయనను బ్రహ్మము కొరకే ఉపాసించటము జరుగుతోంది. మీరు కూడా అట్టి ఆదిత్య పురుషుడినే బ్రహ్మోపాసనగా ఆశ్రయించమని సూచిస్తున్నాను. ఆదిత్యుని స్తుతించెదముగాక. అజాతశత్రు రాజు, అయ్యా, బ్రహ్మము విషయములో వాదోపవాదములు వద్దని పెద్దల సూచన కదా. పరబ్రహ్మమే సూర్యమండల పురుషుడుగా ఉన్నారు. సూర్యమండలముతో సహా సర్వదేహములలోనూ సర్వతత్వ స్వరూపునిగా నేను పరబ్రహ్మమును ఉపాసిస్తున్నాను. అట్టి బ్రహ్మము సకల ప్రాణులకు అధిష్ఠానము. సమస్తమును అతిక్రమించినట్టివారు ఆయనను సకల ప్రాణులకు శిరస్సు వంటి వాణినిగా ఆరాధిస్తున్నాము. సకల దేహేంద్రియములకు కర్తభోక్త, సర్వ ఇంద్రియ సంఘాతములకు కారకుడు కూడా, సర్వమును వెలిగించువాడుగా దర్శిస్తున్నాము. బ్రహ్మమే సూర్యబింబముగా, సూర్య తేజస్సుగా కూడా ప్రదర్శనమగుచున్నారు అనుభావనతో మేము సూర్యోపాసనకు ఉపక్రమిస్తున్నాము. సకల ప్రాణులకు తలవంటివాడుగా, దీప్తిమంతుడుగా ఎవ్వరు బ్రహ్మమును ఉపాసిస్తాడో పరమపురుషుడుగా దర్శిస్తారో అట్టివాడు సకల ప్రాణులను అతిక్రమించినవాడుగాను, సకల ప్రాణులలో జ్ఞానజ్యోతి వెలిగించువాడుగాను, దీప్తిమంతుడుగాను అగుచున్నాడు. పరబ్రహ్మమే సూర్య తేజస్సుగాను, కంటిలో చూపు అను తేజస్సుగాను వెలుగొందుచు దర్శించబడేదంతా, కనబడుచున్నదంతా పరమాత్మయే అని మేము ఉపాసిస్తున్నాము. పరబ్రహ్మమును సర్వజీవులుగాను, సర్వజీవులలోనూ ఉపాసించటమే మేమిప్పుడు చేస్తున్నాము. ఇప్పుడిక సూర్యునిలోనూ తేజస్సుగాను, కంటిలోగాను, చూపుగాను, చూడబడినదిగాను కూడా ఉపాసిస్తున్నవారమగుచున్నాము. చంద్రమస బ్రహ్మము, గార్గ్యుడు అట్లాగా? అయితే ఇది వినండి, చంద్రునిలో ఏ పురుషుడు ఉన్నాడో ఆయనను నేను పరబ్రహ్మము యొక్క సిద్ధి కొరకే ఉపాసించుచున్నాను. మీరు అట్లాగే ఉపాసించవచ్చునని గుర్తుగా చెప్పుచున్నాను. చంద్రుని గురించిన స్తోత్రమంత్రములచే మనము ఉపాసించదముగాక. అజాతశత్రు రాజు స్వామి, మేము ఉపాసిస్తున్నట్టి ఆ పరమపురుషుడు మహత్తరము మరియు బృహత్, పెద్ద పరిణామము కలవాడు. తెల్లటి వస్త్రములు ధరించినవాడు, శుద్ధసాత్వికము, అగు బ్రహ్మమే చంద్రునిగాను, చంద్రుని ప్రసాదితములగు ఔషధులుగాను, సర్వే సర్వత్రా ప్రకాశించువాడుగాను ఉన్నారని మేము ఉపాసించున్నాము. యజ్ఞవిధులలో సోమలతను దంచుటచే లభ్యమగు సోమరసముగా ఉన్నది ఆ బ్రహ్మమే. చంద్రునితో సహా, ఔషధులతో సహా, సోమలతతో సహా, చంద్రుని అమూతకిరణములతో సహా ఉన్నది బ్రహ్మమే. చంద్రమండలాభిమానిగా ఉన్నది కూడా పరబ్రహ్మమేనని ఎరిగి ఉంటున్నాము. దృశ్యములో హసుతప్రసుత, ప్రకృతి వికృతి స్వరూపుడై కూడా ఆ పరబ్రహ్మమే వేయించేసున్నారు. హసుత పెద్ద దొడ్డ, చంద్రుడు మాత్రమే పరబ్రహ్మము కాదు, చంద్రుడుగా కూడా ఉన్నది పరబ్రహ్మమే. అయ్యది అనన్యము, సమస్తము, సమగ్రము కూడా అని ఉపాసించువారి యొక్క అన్నము, అనుభూతి, అనుభవము క్షీణము పొందదు. అట్టి బ్రహ్మావలోకానుభవము సర్వదా సర్వత్రా కొనసాగుతూనే ఉండగలదు. విద్యుత్ బ్రహ్మము, వెలుగు, తేజోపుంజము. గార్గ్యుడు ఏ పురుషుడైతే విద్యుత్, వెలుగు, తేజస్సు నందు ఉండి ప్రకాశించుచున్నారో ఆయనను బ్రహ్మము యొక్క స్వానుభవము కొరకే నేను ఉపాసించున్నాను. అజాతశత్రు రాజు పరబ్రహ్మమే తన యొక్క లీలా క్రీడామహిమా విశేషాలచేత మెరుపునందు తేజోరూపుడై కూడా వెలుగొందుచున్నారని నేను ఉపాసిస్తున్నాను. అంతేగాని పరబ్రహ్మము మెరుపురూపులు, తేజోపుంజములు ద్వారా అట్టి విద్యుత్ ఉపాసనా ఫలంగా ఎప్పటికో సిద్ధించునది అని మేము తలచటము లేదు. ఎవడైతే బ్రహ్మమే జగత్తునందు తేజోరూపముగా కూడా వెలుగొందుచున్నదని ఉపాసిస్తాడో అట్టివాడు తేజోస్ఫూర్తి కలవాడుగుచున్నాడు. ఆతని సంతానము, ఆతనిని ఆశ్రయించినవారు కూడా తేజోస్ఫూర్తి సమన్వితులగుచున్నారు. తథా విద్యుత్తి త్వచి హృదయేచ్ఛ ఏకా దేవత, విద్యుత్తునందు, త్వక్ ఇంద్రియమునందు స్పర్శనుభవముగా అగు వస్తువునందు గల చైతన్యము ఒక్కటే. తేజోమయముగా కనిపించేదంతా పరబ్రహ్మమే అని భావించుటచే సర్వ సహజీవులు తేజోమయ స్వరూపులే అనుభవముగుచున్నారు. ఆత్మను ప్రాణతేజో విద్యుత్ రూపముగాను, సమస్త జగత్తును ఆత్మతేజోమండలముగాను మేము ఉపాసిస్తున్నాము. ఆకాశ బ్రహ్మము, గార్గ్యుడు ఆకాశమునందు ఏ ఆకాశ పురుషాభిమాని ఉన్నారో ఆయనయే శరీర ఇంద్రియ సముదాయమునందు కూడా ఉన్నట్టి పరబ్రహ్మము. అట్టి ఆకాశపురుషుని నా యొక్క చిదాకాశానుభవ సిద్ధి కొరకై నేను ఉపాసించుచున్నాను. మీరు కూడా అట్టి ఆకాశాభిమాన పురుషుని ఉపాసించుటచే పరబ్రహ్మమును సిద్ధించుకోగలుగుతారు. ఆకాశాత్ వాయురిత్యేవ ఏతి ఇట్టి స్తోత్రములతో ఆకాశపురుషుడు ఆత్మగా ఉపాసించబడుగాక. అజాతశత్రు రాజువు పరమపురుషుని విషయములో అట్లా కూడా పూర్ణము కాదు. ఆ పరమపురుషుని మేము పూర్ణుడు, సర్వక్రియాశూన్యుడు, సర్వక్రియాతీతుడు, నిష్క్రియుడు, కర్మలకు అవిషయుడు అని ఉపాసిస్తున్నాము. ఆకాశమునందు, హృదయమునందు, హృదయాకాశమునందు ఏకైక పురుషుడే ఉన్నారు. పూర్ణము అప్రవర్తి, ప్రవర్తనమే లేనివాడు అనునవి పరబ్రహ్మమునకు స్వభాతః ఉండి ఉన్న లక్షణాలు. పూర్ణుడవటం చేత ఆకర్తకుడా అని ఎవ్వరు పరబ్రహ్మమును ఎరిగి ఉపాసిస్తారో వారి సంతానము లోకమునందు విచ్ఛిన్నము పొందదు, అవిచ్ఛిన్నముగా కొనసాగగలదు. ఆకాశమునందంతటా పరబ్రహ్మము నిండి ఉండవచ్చుగాక. పరబ్రహ్మమునందు ఆకాశము లేదు. పరమాత్మను పూర్ణుడుగా ఉపాసించువాడు తాను సంతానము మొదలైన వాటితో కూడి పూర్ణుడు అగుచున్నాడు. ఆతనికి లోకములతో విభేదము ఉండదు. లోకములన్నీ కూడా తానే అయి ఉండగా ఇక ఆత్మకు విభేదము ఎందుకు? ఇద్దానితో విభేదము? లోకములన్నీ ఆత్మయందే ఉండి ఉన్నట్లు, ఆత్మ సర్వదా లోకాతీతమై ఉండి ఉన్నట్లు మేము ఉపాసిస్తున్నాము. వాయుబ్రహ్మము, గార్గ్యముని వాయువునందు ఏచేతన పురుషుడు సర్వదా సర్వ కదలికలకు, స్పందనలకు కారకుడై వేంచేసున్నారో ఆయననే నేను పరమాత్మ స్వరూప సిద్ధి కొరకే ఉపాసించున్నాను. నమస్తే వాయః, త్వమేన ప్రత్యక్షం బ్రహ్మాసి ఇత్యాది మంత్రములతో బ్రహ్మము కొరకే వాయుదేవుని ఉపాసిస్తున్నాను. అజాతశత్రు రాజు వాయువునందు, ప్రాణమునందు, హృదయమునందు ఒకే ఆత్మదేవత దివ్యత్వము వేంచేసి ఉన్నది. ఆ దేవత దివ్యత్వము విషాసహిత, విషమును కూడా సహించగలుగునది అని వర్ణించబడుచున్నది. అట్టి సమస్తము తానైన ఆ పరమపురుషుడే విషయములు అగుచున్నవానిగాను, పంచేంద్రియ విషయరూపుడుగాను, ఇంద్రియములకు త్రిలోకములకు అధిపతిగాను, ఇంద్రుడుగాను, జగత్ సృష్టికర్త లేక జగద్భావకుడు అగు బ్రహ్మగాను, ఈ జగత్తులకు స్థితికారకుడగు వైకుంఠుడు శ్రీమన్నారాయణుడుగాను, లయకారుడగు రుద్రుడుగాను, అపరాజితుని పరాజయము అనునదే లేనట్టి తత్వముగాను ఆరాధిస్తున్నాము. ఆత్మను అపరాజితమగు ప్రాణరూప పురుషునిగా నేను ఉపాసించుచున్నాను. అట్టి ఉపాసనచే ఆ ఉపాసించువాడు జయశీలుడు, పరాజయము లేనివాడు, శత్రువులను జయించువాడు అగుచున్నాడు. అగ్ని బ్రహ్మము, గార్గ్యముని అగ్నియందు ఏ పురుషుడు పురుషకారము అగ్నిభిమాన దేవతాపురుషుడు వేంచేసి ఉన్నారో ఆయననే నేను బ్రహ్మము కొరకే ఉపాసించున్నాను. అగ్నినే పరమాత్మగా స్తోద్రాదులు సమర్పిస్తున్నాను. అగ్ని తేజసో బహ్మధారణం అని తేజోబ్రహ్మము కొరకు ఉపాసిస్తున్నాను. అజాతశత్రువు ఆ పరబ్రహ్మమును అగ్నిరూపుడు మాత్రమేగా మేము ఉపాసించటం లేదు. పరబ్రహ్మమూర్తి సర్వ విషయములు తానే అయి సర్వ విషయములకు వేరేనట్టి విషాసహిగా విషయములను సహించువాడుగా నాచే ఉపాసించబడుచున్నారు. ఎవరైతే పరమాత్మను సర్వ విషయాతీతుడుగాను, సర్వస్వరూపుడుగాను, నిర్విషయుడుగాను, విషాసహిగాను ఉపాసిస్తారో అట్టివాడు ఇతరులను సహించువాడుగుచున్నాడు. ఆతని సంతానము, శిష్యులు, స్నేహితులు కూడా ఆతని పట్ల సహనము కలవారుగుచున్నారు. అప్సు బ్రహ్మము, గార్గ్యముని అయితే రాజా, ఇంకా నా ఉపాసన ఇట్లున్నది. జలమునందు, ఉదకమునందు ఏ ప్రాణస్వరూపుడగు పురుషుడు ఉన్నారో ఆయనను నేను ఈ దేహ ఇంద్రియములలో గల పరబ్రహ్మము కొరకే ఉపాసించుచు బ్రహ్మమును చేరుటకు ఆశయముగా కలిగి ఉంటున్నాను. అపోవా ఇదం సర్వం విశ్వభూతాన్యాప అన్నమాపో, సమ్రాట్ ఆపో, విరాట్ ఆపో ఇత్యాది శ్లోకాల ద్వారా జలదేవతను స్తోత్రం చేయగా బ్రహ్మము లభించగలదు. అజాతశత్రువు మిత్రమ, గార్గ్యముని, ఉదకము నందలి ప్రాణరూపుడైన పురుషుడు మాత్రమే పరబ్రహ్మము కాదు. పరమాత్మ యొక్క ఒకనొక రూపమును తీసుకుని ఇదియే పరమాత్మ యొక్క పూర్ణ రూపము అని పూజించుటచే అది సమగ్రము పూర్ణము అగు ఆత్మోపాసన ఎట్లా అవుతుంది? జలాభిమాన పురుషుడు పరమాత్మ యొక్క ఒకనొక అంశరూపుడే అనుభావనను ఆశ్రయించి అప్సుపురుషుని జలదేవతను ఉపాసిస్తున్నాము. ఎవ్వరు మీరు చెప్పు జలాభిమానదేవతను ఆత్మకు ప్రతిబింబరూపముగాను, ఆత్మను బింబరూపముగాను ఉపాసిస్తున్నారో ఆ ఉపాసించినది ఆత్మ యొక్క కళయే. జలమునందుగల సర్వజీవుల దాహము తీర్చే త్రాణరూప దేవతగా ఉన్నది కూడా ఆత్మ యొక్క ఒక విశేష సంప్రదర్శనమే. ఈ విధంగా ఉపాసించువానిని ప్రతికూల ఫలములు సమీపించవు. పైగా ఆతని ప్రతిబింబరూపమే ఆతనికి పుత్ర సంతానముగా అగుచున్నారు. నీరు రేతస్సుహృదయము నందు ఒకే దేవత. ఆ దేవతకు ప్రతిరూపుడు అనేది గుణము. సర్వత్రా సమరూపుడైన పరమాత్మను జలమునందుకూడా ఉపాసిస్తున్నా. ఆదర్శ పురుషుడు గార్గ్యుడు అద్దములో ఏ ప్రతిబింబ పురుషుడు కనిపిస్తూ ఉంటాడో ఆయనను నేను పరబ్రహ్మోపాసన కొరకే ఉపాసించుచున్నాను. నిజాత్మ కాకుండా ఒక దేవతను లేక అవతార పురుషుని లేక గురువును ఉపాసించటము ఒకటి నిర్మలమగు అద్దమునందు, రెండు తదితరములగు ఖడ్గము మొదలైన వాటియందు ఇనుములో లేని లక్షణము ఖడ్గమునందు పదును రూపముగా అగుపించు రీతిగా ప్రతిబింబించు స్వభావముతో కనిపించు పురుషుడే పరమపురుషుడు. పరమాత్మ బింబపురుషునిగాను జగత్తు అనే దర్పణములోని ప్రతిబింబమే జీవాత్మ అని పరాతత్వ సిద్ధికే ప్రతిబింబ అంశ పురుషుని ఉపాసిస్తున్నాము. అజాతశత్రువు అద్దమునందు ప్రతిఫల రిఫ్లెక్టిన్ స్వరూపుడైనవాడు ఆత్మేగు ప్రాణస్వరూప సమగ్రము కాదు. ప్రతిబింబము యొక్క కారణస్వరూపుడగు బింబస్వరూప ఆత్మభగవానుని నేను పరమాత్మగా ఉపాసించుచున్నాను. అట్టి పరమాత్మయే రోచిష్ణువు సర్వమును ప్రకాశింపజేయువాడు. స్వయం ప్రకాశకుడు, స్వీయ ప్రదీప్తి కలవాడు. ఎవరు ప్రతిబింబమగు జీవుని అధిగమించి అద్దానికి ఆధారమగు పరమాత్మను ఉపాసిస్తారో అట్టివారు దీప్తి కలవారుగుచున్నారు. ప్రతిబింబమును ఒక వ్యక్తినో ఒక దేవతనో ఉపాసించువాడు అన్యోపాసకుడు. బింబమును సర్వ అంతర్యామిని ఉపాసించువాడో అనన్యోపాసకుడు. బింబోపాసన ఆశ్రయించువాడు ప్రతిబింబమాత్ర రూపమగు ఈ దృశ్య జగత్తును ఆత్మయందు ఆత్మకు అభిన్నముగా దర్శించుచున్నాడు. అంతం పశ్చాత్ వెళ్ళిచున్న వ్యక్తి వెనుక గాలి వలన పుట్టు శబ్దము గార్గ్యుడు సరే, నేను నిర్వర్తించే మరొక ఉపాసన గురించి చెప్పుచున్నాను, వినండి. ఒకడు నడిచి వెళ్ళిచూ ఉన్నప్పుడు గాలి వలన ఏ శబ్దము జుయి జుయి పుట్టుచున్నదో అట్టి అంతం పశ్చాత్ వాయుజనిత శబ్దమును బ్రహ్మముగా భావించి నేను ఉపాసన చేయుచున్నాను. ఆ శబ్దమున దేహేంద్రియాది సముదాయమునందు పరబ్రహ్మము కొరకే ఉపాసిస్తున్నాను. కదిలే దేహములను ప్రక్కకు పెట్టి కదిలించేవానిని ఆత్మగా ఉపాసించి ఆ ఉపాసన ప్రయోజనముగా ఆత్మదర్శనం చేస్తున్నాము. అజాతశత్రువు మహనీయ, మీరు చెప్పినట్టి అంతం పశ్చాత్ శబ్దమును ఒకడు నడిచి వెళ్ళిచున్నప్పుడు వెనుకగా వినబడుచున్న ఊపిరి శబ్దమును నేను ప్రాణశక్తి యొక్క ఒక క్రియాప్రదర్శనముగా మాత్రమే భావిస్తున్నానుగాని సమగ్రమగు ఆత్మస్వరూపముగా కాదు. ఎవ్వరైతే ఈ దేహము యొక్క కదలికలు శబ్దములు విభవములు ఇవన్నీ కూడా ప్రాణశక్తి యొక్క ప్రదర్శనములే అని గమనిస్తూ ప్రాణశక్తిని ఆత్మ యొక్క సంప్రదర్శనముగా దర్శిస్తాడో ఇదంతా ప్రాంతత్వ ప్రదర్శనగా దర్శిస్తాడో అట్టివాడు పూర్ణాయుద్ధాయము కలవాడుగుచున్నాడు. అట్టివాడు అర్ధాయుష్కుడు అవడు. దిక్షుపురుష ఉపాసన గార్గ్యముని ఓ అజాతశత్రు మహారాజా, దిక్కులందు వినికిడియందు శ్రోత్రములందు హృదయమునందు అభిమానము కలిగియున్న నా యొక్క మరొక పురుషుని గురించిన ఉపాసన గురించి చెప్పుచున్నాను. ఎనిమిది దిక్కులందు ఏ అష్టదిక్ అభిమాన పురుషుడు దిక్దేవతగా ప్రవర్తించుచున్నారో అట్టి దిక్షు అహంకారిని పరబ్రహ్మము కొరకే ఆరాధిస్తున్నాను. అట్టి అష్టదిక్ పాలక అభిమాన దేవత బ్రహ్మముగా మీరు ఆరాధించవలెను. ఓం ప్రాక్చే దక్షిణాయే ప్రదిచే ఉదిచే ఊర్ధ్వ అధో దిశాయాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి అని ఉపాసించాలి. అజాతశత్రువు ఎవడు రెండవ వాడుగా అగుటయ్యలేదో అట్టి ఆత్మపురుషుని నేను ఉపాసిస్తూ ఉండటముచేత మీరు చెప్పుచున్న దిక్షు పరిమిత ఉపాసనను పూర్ణమగు పరమపురుషుని ఆత్మభగవానుని సమగ్రముగా మేము భావించటములేదు. సర్వాంతర్యామి సర్వతత్వస్వరూపుడు అగు ఆత్మపురుషుని అద్వితీయముగా ఉపాసించుటచే అతడు సర్వదాతోడు అయి ఉంటాడు. ఛాయామయ పురుషోపాసన గార్గ్యుడు నీడ ఛాయ లో తాదాత్మ్యము అగుచున్న ఏ పురుషుడున్నాడో ఛాయపురుషుడై ఉన్నాడో ఆతనే పరబ్రహ్మముగా నేను ఉపాసిస్తూ వస్తున్నాను. ఛాయమాత్రము అనతగిన దేహ ఇంద్రియ సముదాయమును బ్రహ్మముగా భావన చేస్తూ బ్రహ్మము కొరకే ఆరాధిస్తున్నాను. అజాతశత్రువు నేను పరమపురుషుడే మృత్యువుగా మార్పు చేర్పులు పొందినదిగా కూడా ఉన్నట్లు ఉపాసిస్తున్నాను. ఆత్మ యొక్క ఛాయయే ప్రకృతి. ప్రకృతిలోనిదంతా మార్పు చేర్పులు చెందున్నట్టిది. స్వతహగా సర్వదా ఏదైతే నిర్వికార స్వరూపమగు తత్వము యొక్క ప్రదర్శనమయ్యున్నదో అద్దానిని పూజించుచున్నాము. సవికారమగు ఛాయారూపా జగత్తు నిర్వికారమగు బ్రహ్మము యొక్క ఒకనొక విశేషంగా మార్చే దర్శించబడుచు ఉపాసించబడుతోంది. ప్రతి జీవునిలోనూ జ్ఞానము ఉండియే ఉన్నది. అది అజ్ఞానముచే కప్పి ఉంచబడి ఉంటోంది. ఆ అజ్ఞానమే ఛాయ. ఒకటి, దేహము యొక్క ఛాయ నీడ రూపములో ఉండే చీకటి యందును. రెండు, అధ్యాత్మము అనబడు వ్యష్టి యొక్క మనస్సులో వివేకమును కప్పి ఉంచే అజ్ఞానమునందును. మూడు, హృదయాకాశమునందును. ఈ మూడు స్థానములలోనూ ఒక్కటే ఆత్మదేవత. అనగా మృత్యువు కూడా ఆత్మ యొక్క ప్రదర్శన చమత్కారమే. ఆ మృత్యుదేవతను మార్పుచేర్పులను ఆత్మకు అభిన్నముగా ఆత్మకళా విశేషముగా ఎవ్వడూ దర్శిస్తూ ఉపాసిస్తాడో అట్టివాడు పూర్ణమగు ఆయుర్దాయము కలిగి ఉండగలడు. బుద్ధియేవ బ్రహ్మం ఉపాసన. గార్గిడు, ఓ మహారాజా, నేను ఆయా విశేషములను ఆత్మోపాసనకే అపకరణములుగాను ఆత్మగురించిన అన్వేషణలకు మార్గదర్శకములుగాను సూచిస్తూ వస్తున్నప్పటికీ మీరు ఏదో విధిగా అద్దానిని లేదు లేదు అని ఖండిస్తూ వస్తున్నారే. సరే, ఇది వినండి. బుద్ధిస్వరూపమైన ప్రజాపతి అందలి పురుషుని, అయం ఆత్మని పురుష ఏవ, నేను అఖండాత్మభావన కొరకే ఉపాసిస్తున్నాను. అంతేకాకుండా ఈ జీవాత్మను పరమాత్మ స్వరూపము సిద్ధించుట కొరకే పరబ్రహ్మమును బుద్ధిదేవతారాధన పూర్వకంగా ఉపాసించుచున్నారు. అజాతశత్రువు, బుద్ధి సహితుడై కనిపించే జీవాత్మను నేను బుద్ధి రూపునిగా గాని జీవాత్మగా గాని ఉపాసించటము లేదు. మరి జీవాత్మ పరమాత్మల అభేదమగు పరబ్రహ్మమే జీవాత్మ వలె అజ్ఞాన చీకటి దృష్టికి అగుపిస్తున్నారు అనుభావనచే నేను ఉపాసిస్తున్నాను. అనగా ఎవడైతే బుద్ధియందు అభిమానముగల జీవాత్మగా కనిపిస్తున్నాడో ఆతడు జీవాత్మ అయి ఉండటము సందర్భమాత్ర సత్యమని సహజముగా, ఫాక్చువల్లీ స్పీకింగ్, ఒరిజినలీ స్పీకింగ్, ఈ జీవాత్మయే సదా పరబ్రహ్మమని సదాశివ బ్రహ్మమని నేను ఎరిగి ఉపాసిస్తున్నాను. ఈ బుద్ధి పురుషుని లేక జీవాత్మ పురుషుని ఆత్మన్వి సహజంగానే మనస్సుకు బద్ధుడు కానట్టి మనోబుద్ధుల అతీతుడైనట్టి లేక మనోబుద్ధులకు ఆవల సర్వదా వేంచేసియున్నట్టి పరబ్రహ్మతత్వమే అని భావనోపాసన కలిగి ఉంటున్నారు. ఎవ్వరు ఈ జీవాత్మతో పురుషుడుగా కనిపించే తత్వమును పరమానంద రూపమగు బ్రహ్మముగా ఉపాసిస్తాడో అట్టివాడు స్వయముగా ఆత్మన్వి ఆత్మను ఎరిగి ఆత్మయే తన స్వరూపముగా ధరించినవాడు అగుచున్నాడు. ఆతని సంతానము, ఆతనిని ఆశ్రయించు శిష్యులు, ఆతనిని పరిప్రశ్నలతో సమీపించువారు కూడా ఆత్మన్యులు, ఆత్మయే తనువుగా స్వరూపముగా ధరించి ఉన్నట్టి ఎరుకగలవారు అగుచున్నారు. ఈ విధంగా గార్గ్యుడు ఆత్మకొరకై సంజ్ఞాపూర్వక ఉపాసన చేయాలని చెప్పు సూచనకు అజాతశత్రురాజు ఆత్మగా దర్శించటము, ఆత్మకు అభేదముగా చూడటము, ఆత్మ యొక్క విశేషణముగా చిత్కళగా భావించటము, ఆత్మను ఈ కనబడే అంతటికీ అద్వితీయమని, ఈ కనబడే అంతా కూడా ఆత్మకు అద్వితీయమని, అభేదమని ఉపాసించటము అనే ప్రతిపాదనతో ఖండిస్తూ రాసాగారు. అప్పుడు ఆ గార్గ్యుడు ఇక ఇతని ముందు ఆత్మోపాసన గురించి, బాహ్యమైన ఒక విశేషమును ఆలంబనముగా తీసుకోవటము గురించి ఇంకేమీ ప్రతిపాదించగలను అని తలచి మౌనము వహించారు. తుష్ణీభావముచే మాటలు రానివానివలే ఉండిపోయారు. అజాతశత్రువు, మిత్రమ, మునికుమార, గార్గ్య మహాశయ, ఆత్మను సిద్ధించుకునే మార్గముగా మీరు చెప్పాలనుకున్నది ఇంతవరకేనా? ఇంకా ఏమన్నా ఉన్నదా? ఏతావన్నూ ఇతి, ఇంతేనా? కిం ఏతావత్ బ్రహ్మ మరిజ్ఞాతం ఇతి, ఇంతకుమించినది బ్రహ్మము గురించిన పరిజ్ఞానము దృష్ట్యా మీ దృష్టిలో ఇంకేమైనా ఉన్నదా? అహోస్విత్ అధికం అస్తీతి, ఇంతకన్నా మరేమన్నా అధికంగా బ్రహ్మము గురించి ఉన్నదని చెప్పదలుస్తున్నారా? గార్గ్యముని ఓ రాజా, ఏతావతాధి ఇతి, నాకు ఇంతవరకే తెలుసు, నైతావతా విదితే న బ్రహ్మ విదితం భవతి ఇతి, ఇంతకుమించి బ్రహ్మము గురించి చెప్పటానికి నాకు తెలియదు. అవును, ఇంతమాత్రము తెలియటచే బ్రహ్మము నాకు తెలిసినట్లు కాదు అని కూడా తలచుచున్నాను. అజాతశత్రువు, ఇంతమాత్రమే మీరు ఎరిగి ఉంటే అప్పుడు మీరు బ్రహ్మమును పూర్తిగా ఎరిగినట్లు కాదని, మరొక కోణము నుండి బ్రహ్మమును పరిశీలించి తీరాలని నేను తలచుచున్నాను. క్షమించెదరుగాక. గార్గ్యముని, అవును. ఓ ప్రియ అజాతశత్రు, నేను బ్రహ్మము గురించి పూర్తిగా ఎరిగి ఉండలేదని, మీ యొక్క సద్యోముక్త వివరణలచే మరికొంత నేర్చుకోగలనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది, తెలియవస్తోంది. అందుచేత నేను మీచే బోధించబడుటకై మిమ్ములను శిష్యుడనే శరణు వేడుచున్నాను. మీరు నాకు బ్రహ్మము గురించి బోధించ వేడుకొనుచున్నాను. గురువుగా మిమ్ములను అర్థిస్తున్నాను. అజాతశత్రువు, ఓ గార్గ్య మహాశయ, మీరు జన్మతః బ్రాహ్మణకుల సంజాతులు, శ్రీ బలాకీ ఋషిపుత్రులు, ఆశ్రమవాసులు, రాజులమగు మాకు పూజనీయులు, అనుసరణీయులు. మరి నేను ఒక సామాన్య రాజును, మీ అంతటివారికి బ్రాహ్మణ కులజునకు ఒక సామాన్య రాజునగు నేను బ్రహ్మమును ఎట్లా బోధించటము? క్షత్రియుడనగు నన్ను మీ వంటివారు బ్రహ్మజ్ఞానము కొరకే శరణు వేడటమా? ఇది విపరీతమైన విషయము కాదా? లోక మర్యాద కాదే? బాలాకీ గార్గ్యముని, ఓ రాజా. అజాతశత్రు, ఒకడు జ్ఞానముచేత ఉన్నతుడుగాని జన్మచేత కాదుకదా. బ్రాహ్మణ్యము మొదలైన సర్వలౌకికమైన లోకసంబంధమైన విశేషాల యొక్క మహదాశయము బ్రహ్మజ్ఞానమేకదా? బ్రహ్మజ్ఞానమును అనుసరించి మాత్రమే ఒకనొకడు బ్రాహ్మణుడు. అంతేగాని కర్మలచేత జన్మచేత బ్రాహ్మణుడు ఉత్తమార్థము దృష్ట్యా కాజాలడుకదా? మీరు బ్రహ్మము గురించి అధికముగా ఎరిగి ఉన్నట్లుగా అగుపిస్తున్నారు. అందుచేత ఆత్మజ్ఞానార్థినై మిమ్ములను శరణువేడటము సముచితము, శాస్త్రసమ్మతము కూడా. అందుచేత ఈ జీవుడు మరణించి ఎక్కడికి వెళ్ళుచున్నాడు? తిరిగి జన్మ ఎట్లా పొందుచున్నాడు? ఈ విషయమునకు సంబంధించిన జ్ఞానము నాకు ప్రసాదించండి. అందుచేత నేను మిమ్ములను గురువుగా భావిస్తూ శిష్యుడనై శరణు వేడుచున్నాను. దయతో ఆత్మజ్ఞానమును బోధించండి. అజాతశత్రువు, మిత్రమ, అట్లాగే. అయితే సహపాఠకునిగా, లైక్ అ కోస్ట్యూడెంట్, నేను ఎరిగి ఉన్నంతవరకు మీకు విశదపరుస్తాను. మరలా అడగండి. గార్గ్యముని, గురువర్య. అజాతశత్రుమహారాజా, నేను ఉపాసిస్తూ మీకు వివరించి చెప్పుకొస్తున్న ఆదిత్యపురుష బ్రహ్మోపాసన, చంద్రపురుష బ్రహ్మోపాసన, విద్యుత్ తేజ బ్రహ్మోపాసన, అకాశరూప బ్రహ్మోపాసన, వాయుజ్ఞప్సు జల భూ బ్రహ్మోపాసన, ప్రతిబింబ పురుష బ్రహ్మోపాసన, వాయుసంచరణరూప బ్రహ్మోపాసన, దిగ్బ్రహ్మోపాసన, ఛాయాపురుష బ్రహ్మోపాసన, బుద్ధిపురుష బ్రహ్మోపాసన, ఇవన్నీ కూడా పరబ్రహ్మోపాసనతో సమానము అవటం లేదని తమ ఉద్దేశ్యమా? మరి బ్రహ్మోపాసన విధి ఏది? అజాతశత్రు రాజు, అవన్నీ గొప్ప ఉపాసనలే, అనుమానంలేదు. అయితే ఇవన్నీ సమగ్రమగు బ్రహ్మోపాసన అని ఆధ్యాత్మశాస్త్ర హృదయము దృష్ట్యా అనిపించుకోవు. అవి అన్యోపాసన అని అనిపించుకుంటాయి, అనన్యోపాసన అనిపించుకోవు. అన్యోపాసనను అనన్యోపాసనగా తీర్చిదిద్దుకోవాలి. మరి గార్గ్యముని, ఓహో, సమస్తము బ్రహ్మమే అను ఉపాసనకు నాకు దారి చూపుచున్నారు కదా. అజాతశత్రు రాజు, మిత్రమ, సౌపాధిక స ఉపాధిక బ్రహ్మము గురించిన ఉపాసన క్రమంగా నిరుపాధిక సమస్త ఉపాధి భావములకు నామ రూపములకు ఆవలగల సర్వాధార బ్రహ్మోపాసనగా పరివాక్యమగుగాక అనురూపముగల సమగ్ర బ్రహ్మోపాసన గురించి మీ ముందు ప్రస్తావించటం జరిగింది. అంతవరకే. గార్గ్యముని, గురుదేవ, మంచిది. అయితే ఈ జీవుడు ఎవడు, ఎట్టివాడు? అజాతశత్రు రాజు ఉపాసన చేస్తున్న నేను, మీరు, ఈ సమస్త జీవులు అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము, అమృతరూపము అగు బ్రహ్మమే అయి ఉన్నాము. అట్టి అనునిత్య స్వాభావిక సందర్శనమే పరబ్రహ్మోపాసన అని వేదవరేణ్యుల ఉద్దేశ్యము. అదియే తత్వమేవ అనబడు తత్వోపాసన. గార్గ్యముని అట్టి బ్రహ్మము గురించి నాకు ఉపదేశించండి. అజాతశత్రు రాజు స్నేహితుడా, మీరు బలాకి మహర్షిపుత్రులు, జన్మకర్మల చేత బ్రాహ్మణకుల సంజాతులు. ఇక నేనంటారా, క్షత్రియ కులంలో పుట్టి రాజధర్మము నిర్వర్తిస్తూ ఉన్నవాడను. బ్రాహ్మణుడు క్షత్రియుని గురువుగా బ్రహ్మజ్ఞానము చెప్పమనటము సంప్రదాయం కాదని అనుకున్నాం కదా. అయినా కూడా బ్రహ్మము గురించిన జ్ఞానము కొరకు మీరు మీ సాధనలచే అర్హులు. అందుచేత పదండి, మనము బ్రహ్మము గురించి అధ్యయన నిరూపణలను నిర్వర్తించుకుందాము. నేను సహపాఠకునివలే, లైక్ అ కోస్ట్యూడెంట్, నాకు తెలిసినది వివరించి చెబుతాను. అజాతశత్రురాజు లేచి నిలుచున్నారు. కొంచెము సిగ్గుపడుచున్న గార్గ్యమునిని సమీపించారు. తమ్ గార్గ్యం సలజమానస్య విశ్రంభజనాయ పాణోహస్త ఆదాయ గృహీత్వా ఉత్తస్థే ఉత్థితవాన్. ఆ మునికి కొంచెము విశ్వాసము, ఉత్సాహము కలిగించటానికే తన అరుచేయితో వారి చేయి పట్టుకున్నారు. అజాతశత్రు మహారాజు గార్గ్యముని చేయి పట్టుకొనగా అప్పుడు వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. రాజప్రాసాదము నుండి ఆ రాజు యొక్క సేవకుడు, బాల్యమిత్రుడు అయిన సోమరాజు అనువాని ఇంటికి చేరారు. ఒకనొకచోట నిద్రిస్తూ ఉన్న ఒకనొక వ్యక్తిని చూచారు. రాజుగారు ఆ మునిని ఆ నిద్రిస్తున్న వ్యక్తికి దగ్గరగా తీసుకువెళ్లారు. సోమరాజు అనునది జీవాత్మ, మనస్సు లేక చిత్తమునకు సంజ్ఞ ప్రతీక. అజాతశత్రు మహారాజు ఆ నిద్రిస్తున్న సోమరాజును ఉద్దేశించి ఇట్లా పలుకసాగారు. బృహన్, పెద్దవ పరిమాణము కలవాడా, బ్రహ్మమే స్వస్వరూపముగా కలవాడా, స్నేహితుడా, పాండరవాసన్, తెల్లటి వస్త్రము కట్టినవాడా, నిర్మలమైన సేవక భావములు కలవాడా. సోమరాజన్, ఓ సోమరాజా, దయచేసి నిద్రలేవయ్యా. అప్పుడు ఏవం ఆమంత్ర్యమాణోపి ససుప్తో నా ఉత్తస్థావు. ఆ విధంగా మహారాజు చేపిల్చినా కూడా ఆ సోమరాజు అనే వ్యక్తి నిద్రలేవలేదు. నిద్రపోతూనే ఉన్నాడు, గాఢ నిద్రానుభవంలో ఉన్నాడు. అప్పుడు అజాతశత్రువు ఆ నిద్రించువానిని చేతితో కదిపి తట్టి గట్టిగా కుదిపి నిద్రలేపసాగారు. అతడు సోమరాజు తటాలున నిద్రలేచాడు. కాశీరాజును గుర్తించి నమస్కరించాడు. అజాతశత్రురాజు స్నేహితుడా, బాలాకిముని ఇప్పుడు నిద్రలేచిందెవరు? దేహమా, దేహియా? శరీరము తనకు తానే నిద్రలేవలేదు. శరీరి శరీరమును స్పందింపజేట చెకళ్ళు, చెవులు, ముక్కు మొదలైనవి ప్రవర్తించసాగుతాయి. అవునా, నిద్రలేచినప్పుడు ఇంద్రియములు తమకు తామే స్పందించలేదు. కనుకన ఇతి, అవి బ్రహ్మము కాదు, ఆత్మ కాదు. నేను నిద్రలేపటాన్ని అంగీకరించి దేహమంతా తన తేజోమయ తత్వముతో ఉత్తేజపరచినదే ఈ జీవుడు. సోమరాజుకు సంబంధించిన సహజరూపము ముఖ్య బ్రహ్మము, కేవల సాక్షి. అట్టిదేహీ లేక శరీరి ఇంకా ఎట్టివాడు? సాక్షి అయి దేహ మనోస్పందనలకు అనుమతించి ప్రవర్తింపజేయువాడు కదా. సాక్షి ఆత్మ సేవకుల మధ్య రాజువలే ఇంద్రియముల మధ్య ప్రత్యక్షమై ఉంటున్నది. ప్రాణములు కూడా అట్టి సాక్షిరూప బ్రహ్మము యొక్క చేతిలో అపకరణములు వంటివి. దేహములోని సాక్షి చైతన్య ఆత్మప్రభువుకు ప్రాణములు దేహగుహములో గల పరిచారికల సర్వాన్స్ వంటివారు. ఓ స్నేహితుడా, గార్గ్యముని, ఈ సోమరాజు గాఢ నిద్రలో ఉండటంచేత మొదటగా మన పిలుపుకు నిద్ర లేవకపోవటము, మనము గట్టిగా కదల్చినప్పుడు లేచి కూర్చోవటము గమనించాము కదా. ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలను, వాటికి సమాధానము పరిశీలించబోతున్నాము. సోమరాజు మనస్సు, ఆ మనస్సు నిద్రలేవటం, మనస్సు తన జనన స్థానమగు ఆత్మను గమనించటము గురించి వివరించుకుందాము. సోమరాజు అనబడు ఈ జీవుడు నిద్రలేవగానే ఈ ఇంద్రియ ప్రపంచమును ఎరుగుచూ విజ్ఞానమయ పురుషుడే ఉండసాగాడు కదా. హీ స్టార్టెడ్ ఓపరేటింగ్ హిజ్ అవేర్నెస్ అండ్ దేన్ ఆల్సో స్టార్టెడ్ ఓపరేటింగ్ హిజ్ ఫీలింగ్ థోట్స్ అండ్ లింబ్స్ దేర్ ఆఫ్టర్. యత్రైష ఏతత్ సుప్తో అభూద్య ఏష విజ్ఞానమయః పురుషః క్వైష తదా అభూత. 4:1-16. ఈ విజ్ఞానమయ పురుషుడగు జీవుడు నిద్రించబోతూ ఉన్నప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? క్వైష తదా అభూత్. గాఢనిద్రలో అతడు ఉన్నదెక్కడ? కుత ఏతత్ ఆగాతితి. నిద్ర లేపినప్పుడు ఎక్కడి నుండి ఇతడు ఈ జాగ్రత్ ప్రపంచానికి వచ్చాడు? గార్గ్యుడు, గురుదేవ, అజాతశత్రు. నిద్రపోగానే సోమరాజు అని మనం పిలుస్తున్న ఈ జీవుడు ఇక్కడి నుండి ఇంకెక్కడికన్నా వెళ్లాడా? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాడు? నిద్రా సమయములో ఈతడు ఎక్కడ ఉండి ఉన్నాడు? ఏమి చేస్తూ ఉన్నాడు? నిద్ర లేచినప్పుడు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు? అను 3 ప్రశ్నలే నాకు అర్థము కాలేదు. ఇక సమాధానము నాకు తెలియటం లేదని వేరే చెప్పాలా? అందుచేత మిమ్ములను మరొక్కసారి శిష్యుడనే శరణవేడుచున్నాను. దయచేసి వివరించండి. జాగ్రత్ జాగ్రత్ ఉపసంహారము, అజాతశత్రువు మిత్రమా, వినండి. ఈతడు స్వతహగా విజ్ఞానమయ పురుషుడు. అనర్ హూ కాన్ ఎగ్జిక్యూట్ అండ్ పర్ఫార్మ్. ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఉపయోగించి ఇది ఈ తీరు. అది ఆ విధమైనది. నేను అది. వారు ఇట్టివారు. నేను ఇక్కడ ఉన్నాను, నీవు అక్కడ ఉన్నావు మొదలైన విశేషాలన్నీ తెలుసుకొని అనుభవముగా మరల్చుకొనగలిగి ఉన్నారు. అందుకే ఈయనను విజ్ఞానమయ పురుషుడు అని అన్నాము. ఇప్పుడు ఈయన గాఢ నిద్రలోనికి వెళ్లారు. అప్పుడేమైనది? ప్రాణముతో కూడి విషయములను తెలుసుకొనగలిగినట్టి సంవేదన సామర్థ్యము ఈతని హృదయాకాశములో విషయరహితము కాసాగుతోంది. అప్పుడే జీవుడు తెలుసుకోవటము అనే శ్రమ నుండి విరామము బ్రెక్ ఆశ్రయించాడు. ఈతని తెలుసుకోగలిగే శక్తి కారణాకారము ఆస్ కౌజ్ ప్రాయర్ టు ఇఫెక్ట్ గా ఘనీభవించి హృదయాంతర్గతమైన ఆకాశములో అనేకత్వమునను వదలి ఏకత్వమును ధరించినప్పుడు ఈతడు గాఢనిద్రలో ఉన్నాడు అని అంటున్నా. అట్టి సమయంలో ఈ కార్యరూప జగత్తు ఆతనిచే పొందబడటములేదు. ఆతనిలో ఇక్కడి కార్యకారణ కర్తృత్వాలు మౌనము వహించి ఉన్నాయి. జాగ్రత్ సమయములో ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచూ ఉండి ఉన్న ప్రాణము ప్రాణశక్తి గాఢ నిద్రా సమయములో లోపలికి హృదయములోనికి గ్రహించబడుతోంది. సమస్త దృశ్య విశేషముల నుండి ఉపశమించి ఆత్మయందు మౌనము వహించి ఉంటోంది. అప్పుడు వాక్కు, కళ్ళు, చెవులు, మనస్సు మొదలైన విజ్ఞాన సామర్థ్యము 9 ఎబిలిటీ గల ఇంద్రియములన్నీ వాటివాటి కార్యక్రమముల నుండి ఉపసంహరించబడినవగుచున్నాయి. ఈ విధంగా విజ్ఞానాత్మ తెలివి ఏరుక నిద్రాసమయంలో సర్వ ఇంద్రియానుభవముల నుండి ఇంద్రియముల నుండి వెనుకకు మారలి అపరతి పొందినదే. బాహ్య విశేషత్వమును బాహ్యముననే వదలినదే స్థూలానుభవము వదలి సూక్ష్మదేహ సంబంధమైన వస్తువు లేకుండా ఊహ అనుభవముతో అవిశేషమైన విషయరహితమైన స్వాభావికతను సంతరించుకొని ఒకప్పుడు తనయందు స్వప్న దృశ్యము కల్పించుకొని అనుభవముగా పొందుచున్నది, ఇంకొకప్పుడు తనయందు తానే కేవలమగు మౌనము వహించినదే గాఢనిద్రను ఆస్వాదిస్తోంది. తనయందు తన హృదయాకాశమునందు హృదయాకాశము యోగాభ్యాసముచే అనుభవమయ్యే అంతరంగ స్థానము జన్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్ మేడ్ అప్ ఆఫ్ అబ్సొల్యూట్ ఫ్యాక్టర్స్ విచ్ 1 ఎక్స్పీరియన్సింగ్, 2 ఫీలింగ్. హృదయ అంతరాకాశము ఈ వ్యక్తి యొక్క దేహ ఇంద్రియములకు అతీతమైన స్వరూపము, ఆత్మ యొక్క దివ్య చైతన్య ప్రదర్శన స్థానము, కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకొనిన సూక్ష్మదేహము మౌనము వహించి ఉన్నప్పుడు కూడా శేషించి ఉండు స్థానము. గాఢ నిద్రయందు దృశ్య సంబంధమైన విశేషాలేమీ ఉండవు. అట్టి నిర్విషయ స్థితి ఈ జీవుని యొక్క సర్వదా వాస్తవమైన రూపము. అదియే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. ఇక విషయములంటావా? అవన్నీ ఆత్మకు స్వయం కల్పిత విహారస్థానములు. ఎప్పుడైతే ఈ జీవుడు శరీరేంద్రియములను దాటివేసిన స్థానము ఆశ్రయిస్తాడో, అప్పుడు అద్వితీయమగు స్వస్వరూపమున ప్రవేశించువాడగుచున్నాడు. అట్టి స్వస్వరూప నిర్విశేస్థానము లేక స్థితిని స్వపితి స్థితి అంటారు. గాఢ నిద్ర ఆత్మ ఆత్మయందే నిలిచి జాగ్రత్ స్వప్న సంస్కారములను అప్రదర్శితంగా అంతర్గత ఆకాశములో దాచివేసి కొన్న స్థితి ద్వితీయము లేనట్టి స్థితి. స్వపతి స్వకీయ నిర్విషయస్థానము. స్వప్నవస్థ ఒకటి జగత్ పదార్థరహితమైనట్టిది, రెండు బాహ్యేంద్రియ విషయరహితమైనట్టిది. కాని మూడు హృదయాకాశములో వాసనాజాల కల్పితమైనట్టిది. అప్పటి దృశ్యమే స్వప్న సంఘటన లేక స్వప్న దృశ్యము. ఇంద్రియములు దృశ్య పదార్థాలు లేకపోయికూడా సంసార స్వభావము వదలకపోవటముచే ఏర్పడుచున్న స్వానుభవము. వస్తురహిత ఊహామాత్ర దృశ్య కల్పనము. జాగ్రత్ అవస్థలో లాగానే స్వప్నములో కూడా బంధువుల సంయోగ వియోగములు, సుఖ దుఃఖములు, వ్యామోహములు, భయ ఉద్వేగములు ఇవన్నీ జీవుడు పొందుచూనే ఉంటున్నాడు. ఇక్కడ ఒక చమత్కారం. జాగ్రత్ స్వప్నములు అభయములోను కూడా జీవునికి శోక మోహములు భయోద్వేగములు మొదలైనవి స్వగతమైన స్వకీయమైన లక్షణములేగాని దృశ్యము కారణంగా జనించుచున్నవి కావు. అనగా తన నుండియే అవి బయల్వెడలుచున్నాయి. అంతరంగమే నిమిత్త కారణం, ఒరిజినల్ కౌజ్. దృశ్య జగత్తు ఉపాదాన కారణము మాత్రమే. ఔటర్ వరల్డ్ ఈజ్ మెర్లీ హెల్పింగ్ ఫ్యాక్టర్. విజ్ఞానమయ స్వరూపుడగు ఈ జీవుడు తన హృదయాకాశములో జాగ్రత్ స్వప్న కల్పనలను తనకు తానే పొందుచున్నాడు. కర్మఫలములని చెప్పబడు లోకములు, ఆ లోకములలో మహారాజత్వము, బ్రాహ్మణత్వము, దేవతా జన్మలు, జంతుజన్మలు ఇవన్నీ పొందుచున్నాడు. ఒక కథారచయిత ఓటోబయోగ్రఫీ వలె తన స్వప్న సామ్రాజ్యమునకు తానే రచయిత అయి తన ఇష్టమును అనుసరించి పాలించుచున్నాడు. ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు, సంచారములు చేస్తున్నాడు. ఈ విధంగా మాంసమయ బాహ్య ఇంద్రియముల నుండి ఉపసంహారము పొందిన ప్రజ్ఞతో తన దేహాకాశమునందు జాగ్రత్ వంటి వస్తువులనే భావనామాత్రంగా స్వప్నము నందు కల్పించుకొని ఇవన్నీ సత్యమే కదా అని జాగ్రత్ వలెనే ఒక వ్యసనము వలె అనుభవిస్తున్నాడు. జాగ్రత్లో జాగ్రత్ సత్యము వలెను, స్వప్నము అసత్య కల్పనానుభవము వలెను అనిపిస్తున్నట్లే, స్వప్నానుభవ సమయ సందర్భములప్పుడు స్వప్నానుభవము సత్యముగాను, జాగ్రత్ వ్యవహారమంతా అసత్య కల్పనానుభవ భ్రమగాను అనిపిస్తూ ఉంటోంది. సుషుప్తి సుషుప్తి అనుస్థితిలో ఆ ద్రష్టకు రెండవ వస్తువు యొక్క అనుభవమే ఉండదు. నేను ఒక్కడినే అనే భావముచే రెండవ వస్తు కల్పన అంతా త్యజించి ఉంటాడు లేక ప్రక్కపెట్టి ఉంటాడు, సైడ్లైన్డ్. ఈ జీవుడు హృదయము నుండి కేవలమగు ప్రజ్ఞరూపి ఆబ్సల్యూట్ నోయింగ్ విదౌట్ ఇష్యూజ్ ఆఫ్ బీయింగ్ నోన్ అయి బయలుదేరి నాడులందు ప్రవేశిస్తున్నాడు. హిత అనబడే 72,000 నాడులు గల హృదయము నుండి దేహమంతా వ్యాపించి ఉన్నాయి. అతడు ఆ 72,000 నాడులలో ప్రవేశించి నిర్విషయ ప్రజ్ఞాస్వరూపమును ఆస్వాదిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఒక బాలుడో లేక ఒక మహారాజో లేక ఒక బ్రహ్మతత్వము ఎరిగి బ్రాహ్మణుడో అన్నీ వదలి హాయిగా అత్యంత ఆనందస్థితిలో ఏకాంతమును ఆస్వాదిస్తాడో, ఆ విధంగా ఈ జీవుడు సుషుప్తిస్థితి ఎందుంటున్నాడు. ఓ మిత్రమ, గార్గ్యమునిస్వర, తరంగాలు సముద్రమునందు బయల్వెడలి సంచరించి లయించురీతిగా ఈ జీవుని ఆత్మస్వరూపము నందే జీవాత్మజగత్తులు అనుభవానుభవముగా సిద్ధిస్తున్న సమస్తము బయల్వెడలి ఉండి లయిస్తున్నాయి. జాగ్రత్గాని స్వప్నముగాని సుషుప్తిగాని బయల్వెడలుచున్నది ఉండి ఉంటున్నది లయించుచున్నది కూడా ఆత్మయందే. సర్వ ప్రాణులు ఆత్మస్వరూపులే. మహాసముద్రములో అసంఖ్యాక ఆకారాలు గల తరంగాలు బయల్వెడలుచున్నట్లు ఆత్మయందు అసంఖ్యాక జీవులు వారివారి సంస్కారాలతో సహా బయల్వెడలుచున్నారు. అసంఖ్యాక జాగ్రత్ స్వప్నసుషుప్తి దృశ్య పరంపరలు ఆత్మసాగరమునందు బయల్వెడలుచున్నాయి, సంచారములు చేస్తున్నాయి, లయిస్తున్నాయి. ఒక సాలెపురుగు తన దేహము నుండి అసంఖ్యాక తంతువులను దారములను బయల్వెడలదీయు విధంగా అగ్ని నుండి అనేక విశ్ఫులింగాలు మినిగురులు బహిర్గతమగు రీతిగా ఆత్మ నుండి బాహ్యంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నట్టి సకల లోకాలు సకల ప్రాణులు సర్వదేవతలు సర్వజీవులు రూపనముగుణ స్వభావాలు ఉచ్చరంతి బయల్వెడలుచున్నాయి ఉచ్చరంతి లేక ఉదంతి చరంతి ఆత్మయందే సంచారాలు చేస్తున్నాయి లయంతి లయిస్తున్నాయి ఆత్మయే అటు బ్రహ్మాండములోనూ ఇటు జీవాత్మదేహమునందు ప్రాణశక్తి ప్రాణేశ్వరుడు రూపముగా అతేజోరూపమై వెలుగొందుచున్నది. ఆత్మొక్కటే సత్యము నిత్యము అఖండము. తదితరంగా కనిపించేదంతా మనస్సు చేస్తున్న కల్పన వ్యవహారము మాత్రమే. కల్పితము. వాస్తవానికి ఆత్మయందు లోకాలు జనించటము లేదు, ఉండటము లేదు, లయించము లేదు. ఒక నాటకములో కథ పాత్రలు సంఘటనల పరస్పర సంబంధము వంటిదే ఈ జగత్ దృశ్యము స్వప్న దృశ్యము కూడా. రచయితలోంచే నాటకము పాత్రలు సంఘటనలు పాత్రల పరస్పర సంబంధములు బయల్వెడలుచున్నాయి. కాని రచయితలో నాటకము లేదు, పాత్రలు లేవు. అట్లాగే ఆత్మయందు జగత్తులు బయల్వెడలుచూనే ఆత్మ నిర్విశేషమయ్యున్నది, నిర్విషయమయ్యున్నది. సర్వమునకు ఆధారమై ప్రతి ఒక్క జీవుని పరంసత్యస్వరూపమై ఆత్మయే వెలుగొందుచున్నది. నీ యొక్క నా యొక్క పరమసత్యమగు అస్తిత్వమే ఆత్మ. ఐ ఆమ్ ప్రెజెంట్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ ఆత్మ. ఇదియే ఆత్మ యొక్క సత్స్వరూపమే. అట్టి అస్థిభాతి స్వరూపమగు ఆత్మను దేనితో వెతికి పట్టుకోవాలి? అనుభవమయ్యేదంతా ఆత్మ యొక్క ఎరుక రూపమే, చిదానందరూపమే, ఆత్మ యొక్క ప్రకాశ భాతి స్వరూపమే. తెలియబడేదంతా ఆత్మ యొక్క ఎరుకయే. ఇదియే ఆత్మ యొక్క ఆనందము. ఆత్మ యొక్క ప్రకాశమే జగత్తు. ఆత్మకు వేరుగా జగత్తు లేదు. అద్దంలో వస్తువులు లేనట్లే ఆత్మయందు జగత్తు అనబడేదేదీ లేదు. ఇతి బృహదారణ్యకోపనిషత్ చతుర్థాధ్యాయే అజాతశత్రు బ్రాహ్మణము నామ ప్రథమ బ్రాహ్మణం సమాప్తః. 4.2 ద్వితీయ బ్రాహ్మణము శిశు బ్రాహ్మణము అజాతశత్రువు ఓ గార్గ్యముని మహాశయ. ఇంకా వినండి, ఈ శరీరమునందు ఒక శిశువు వేంచేసినదే ఉంటోంది. అట్టి ఆ సూక్ష్మదేహరూప శిశువు 4 విశేషములు కలిగి ఉంటోంది. శిశువు లింగ శరీరము, సూక్ష్మ శరీరము, శిశువు ప్రాణము అను 2 అర్థాలు చెప్పబడ్డాయి. 1 ససాధానం. ఆధానము జీవాత్మగా దేహము మధ్యలో శరీరము మధ్యగా ఓయలలోని బిడ్డవలే ఉండటము. 2 సప్రత్యాధానం. ప్రత్యాధానము ప్రాణశక్తిగా శిరస్సింద్రియ రంధ్రములలో ప్రాణశక్తి చలనపూర్వకంగా ప్రదర్శితమై నిండి ఉండటము. 3 సస్థూణం. స్థూణము బలము, బలముగా దేహమునకు ప్రాణమే బలము అయి ఉండటము. ప్రాణము బలమునకు గల అవినాభావత్వము. బలము లేకుంటే ప్రాణము నిలవకపోవటము. 4 సదామం. దామము అనుభవమయ్యేదిగా అనుభవమైనదంతా కల్పించుకొని ఆస్వాదించటము, అనుభూతిగా అనుభవమును కలిగి ఉండటము. అన్నము అనుభూతి అనుభవము అనుభవించబడుచున్నదంతా దామమే. ఆహారము అనుభవము సావధానము ప్రత్యాధానము స్తంభము దామము మొలత్రాడు అనబడే 4 ధర్మములతో కూడిన ప్రాణము అనే శిశువు గురించి ఎవరు క్షుణ్ణంగా నిశ్చయంగా తెలుసుకుంటారో అట్టివారు తనను ద్వేషిస్తున్న 7 శత్రువులను నశింపజేసుకోవటము అను ఉత్తమ ప్రయోజనమును పొందుచున్నారు. శత్రువులు 2 రకములు. 1 ద్వేషించువారు, 2 ద్వేషించనివారు. ద్వేషించని శత్రువులు శిరస్సులోని 7 ఇంద్రియములు స్వయం శోభాయమానములు. 1-2 కన్నులు, 3-4 చెవులు, 5 6 నోరు, 7 చర్మము. ద్వేషించే శత్రువులు విషయముల శబ్ద స్పర్శ రూపరస గంధముల పట్ల రాగద్వేషములు. ఇందుకు ఆ 7 కూడా శత్రువులు. శబ్దం స్పర్శ రూపరస గ్రంథములు వాటి పట్ల రాగ విద్వేషములు ఈ జీవుని వ్యక్తి స్వభావమునందు అంతర్విభాగములే ఉంటున్నాయి. వీటిని భ్రాతృవ్యులు, సహోదరులు, అన్నదమ్ములు అని కూడా పిలుస్తారు. ఈ ఏడుగురు ఈ జీవుని యొక్క దృష్టిని లేక మనస్సును స్వస్వరూపముగు చైతన్యము నుండి మరల్చి భోగవాసనల వైపు, ఇంద్రియ అనుభవముల వైపు తీసుకుపోవచ్చున్నాయి. ఈ జీవుడు తన ఆత్మ చైతన్యతత్వమును ఎరిగి ఆస్వాదించకుండా అడ్డుగా ఉంటున్నాయి. అందుకే ఇష్ట అయిష్టములతో కూడిన శబ్ద స్పర్శ రూపరస గంధ ఉద్వేషించు సహోదరులు. దేహమున మధ్య ప్రాణమే శిశువు. ప్రాణమునకు సాకారమై కనిపిస్తున్న ఈ శరీరమే ఆధానము. ప్రాణము ఉంచబడిన పాత్ర వంటిది ఈ శరీరము. ఈ శరీరములోని జ్ఞానేంద్రియములు చూపు వినికిడిరిచి స్పర్శవాక్కు ఈ పంచజ్ఞానేంద్రియములు. ప్రత్యాధానము ప్రాణశక్తియే స్తంభము. ఇంద్రియములకు బాహ్య విషయములే అన్నము దామము. అయం వావ శిశుహ 4:2:1 శరీరమునకు మధ్యగాత్మ చైతన్యమును తనయందు ప్రతిబింబిస్తూ ఉన్నది లింగశరీరము. సూక్ష్మశరీరము అదియే ప్రాణచైతన్యము. ప్రాణస్పందనచే శక్తి పొందునది భావనయే ఆ శిశువు యొక్క సంప్రదర్శనము. ఆధానము శిశు సాధ్యామీప్తం శిశువుతో పోల్చబడిన సూక్ష్మ శరీరము ఎందులో ఉంచబడినదో అట్టి శిశువు పరుండిన ఊయల వంటిది ఈ శరీరము. ప్రాణమునకు కూడా ఈ శరీరము అధిష్ఠానము. ఈ శరీరములో అధిష్ఠితములైనవి ఇంద్రియములు. ఆ ఇంద్రియములు శబ్ద స్పర్శ రూప రసగంధముల అనుభవములకు ద్వారములు. ప్రత్యాధానము ప్రత్యాధానం శిరహ ఈ తలయే ప్రత్యాధానము. ఇందులో చెవులు, కళ్ళు, ముక్కు, 3:2 నోరు అనే వేరువేరు గోళములున్నాయి. అట్టి ఈ శిరస్సులోని ప్రతి రంధ్రము ప్రాణశక్తితో నింపబడి ఉన్నది లేక ప్రాణము ప్రత్యాధానము చేయబడినది. అన్నపాన జనితాహ శక్త్యహ అన్నపానములచే ఉత్తేజమగు శక్తియే ప్రాణము. ప్రాణః స్థూణః స్తంభాః అన్నము తిని నీటిని త్రాగుట వలన వచ్చే బలము. ప్రాణో బలం ఇతి పర్యాయః ప్రాణము బలము శక్తి ఈ రెండు కూడా పర్యాయపదములు. ఒకదాని అర్థము రెండవది కూడా అయ్యే ఉన్నది. బలావత్ స్తంభో హి ప్రాణో అస్మిన్ శరీరే. బలమే స్థూనము లేక స్తంభము. ఎందుకంటే శరీరములో ప్రాణము బలమును బలము అనే స్తంభమును ఆశ్రయించుకుని ఉంటోంది. బలము తరిగితే ప్రాణమునకు పట్టుదొరక అది శరీరమునందు హీనపడనారంభిస్తోంది. శరీరము బలహీనమైతే ప్రాణము దేహము నుండి తొలగుతోంది కూడా. ఒక దూడ కట్టుకొయ్యకు కట్టివేయబడిన తీరుగా ప్రాణశక్తి శరీరము అనే కట్టు కొయ్యకు కట్టివేయబడి ఉన్నది. ఈ శరీరములో ఉచ్ఛ్వాసనిచ్ఛ్వాసలే ప్రాణశక్తి యొక్క ప్రదర్శనము. ఇదియే శరీరమునకు ఒక పాకకు నిట్టాడు స్తంభము వలె ఆధారస్తంభము. అన్నము అన్నమే ప్రాణము అనే దూడను శరీరములో కట్టి ఉంచు కట్టుత్రాడు. తిన్న అన్నము శరీరములో ప్రవేశించి 3 విభాగములుగాగుచున్నది.